నలభై ఒక్క ఈకార రూప సం భా ఈకార రూప ఈకారః రూపం తృతీయ అవయనః యద్వాచక్మంత్రస్య యస్యాః సా తథా ఓం ఈకార రూపాయే నమః 118 లలితా త్రిశతీ భాష్యం పంచదశి మంత్రము నందు ప్రథమ కూటములోని మూడప బీజము ఈకారము. ఈ బీజాక్షరము మహాత్రిపుర సుందరి ప్రతిపాదకము. తత్ప్రతిపాదక మంత్రము నందు బీజము ఏ తలికి గలదో ఆ పరాశకి ఈకార రూపాయని స్తుతింపబడుచున్నది. 2.